సూర్యకాంతి పుస్తకం 15వ భాగం. ఇక 5వ అంశం, కేంద్రక సంయోగం. రేడియోధార్మికత ప్రకృతిలో సహజంగానే ఉంది. ఇది కేంద్రకంలో కణాల మార్పు వల్ల జరుగుతుంది. అయితే కేంద్రకంలో ఈ రకమైన కణాల మార్పే కాకుండా ఇతర రకాల కణాల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ వేరే రకాల కణాలను కూడా మనం ఉత్పత్తి చేయగలిగాం. ఇది మొట్టమొదట క్రీస్తు శకము 1919లో రూదర్ఫర్డ్ సాధించాడు. రేడియోధార్మిక పరమాణువుల నుంచి వెలువడిన చిన్న కణాలతో నైట్రోజన్ వాయువుని ఢీకొట్టించాడు రూదర్ఫర్డ్. వీటిలో కొన్ని కణాలు కొన్ని నైట్రోజన్ పరమాణువుల యొక్క కేంద్రకాలను ఢీకొన్నాయి. దీని వలన నైట్రోజన్ కేంద్రంలో ఉండే కణాల అమరికలో మార్పు జరిగింది. ఈ మార్పుల వల్ల నైట్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ పరమాణువులుగా మార్పు చెందాయి. రూదర్ఫర్డ్ సాధించింది మనుష్యకృత కేంద్రక చర్య. పరమాణువులో కేంద్రానికి బయట ఉన్న ఎలక్ట్రాన్లు కాకుండా కేంద్రకంలో ఉండే కణాల అమరికలో మార్పు తేవడాన్నే కేంద్రక చర్య అంటారు. తదుపరి సంవత్సరాలలో శాస్త్రజ్ఞులు మరెన్నో రకాల కేంద్రక చర్యలు నిరూపించగలిగారు. అంతేకాకుండా సూర్యునిలో ఇలాంటిదేదో జరుగుతుందనే కొత్త ఆలోచన ప్రారంభమైంది. సూర్యకాంతికి కారణం సాధారణ రేడియోధార్మికత కాకపోతే అది మరేదో కొత్త రకమైన రేడియోధార్మికత అయ్యుండాలి. కేంద్రక చర్యలు వాటంతటికవి జరగవు. రసాయనిక చర్యలు కూడా కొన్నిసార్లు వాటంతటికవి జరగవు. ఉదాహరణకి బొగ్గు, చెక్క లాంటివి గాలిలో ఉంచినంత మాత్రాన మండవు. కానీ వేడిని ఉపయోగించి రసాయనిక చర్యలను సులభంగా నడిపించవచ్చు. ఇంధనానికి అగ్గిపుల్ల వెలిగించినా లేదా ఏదో విధంగా దాని ఉష్ణోగ్రతను పెంచినా మండుతుంది. కానీ కేంద్రక చర్యల్లో మాత్రం ఇలా చేయలేం. మామూలుగా వేడి చేస్తే కేంద్రక చర్యలు ప్రారంభం కావు. సూర్యుడి ఉపరితలం మీద ఉండే ఉష్ణోగ్రతకు, అంటే సుమారు 10,000 డిగ్రీ ఫారెన్హీట్కు వేడి చేసినా సరే కేంద్రక చర్యలు ప్రారంభం కావు అని శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా నిర్ధారించారు. కేంద్రక చర్యలను మనం సాధించటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది పరమాణు కేంద్రకాలను చిన్న చిన్న కణాలతో ఢీకొట్టించటం. ఈ పరమాణు కేంద్రాల నుంచి కొంత శక్తి వెలువడుతుంది. కానీ ఈ శక్తిలో అతి తక్కువ భాగం మాత్రమే చిన్న చిన్న కణాలు ఉపయోగిస్తాయి. శక్తిలో మిగిలిన చాలా భాగం కేంద్రం నుంచి విడిపోతుంది. అంటే కేంద్రక చర్యను ఒక్కసారి జరిపి ఆపేయకుండా జరుగుతూనే ఉండాలంటే కేంద్రాలను కణాలతో పదే పదే ఢీకొట్టిస్తూనే ఉండాలి. కానీ కణాలు చాలా తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి, కాబట్టి దీనికోసం మనం చాలా శక్తిని నష్టపోవలసి వస్తుంది. అంతేకాకుండా సూర్యుడిలో జరిగే చాలా కేంద్రక చర్యలలో పాల్గొనే మూలకాలు తక్కువగానే ఉంటాయి. చాలా కేంద్రక చర్యలు చాలా శక్తిని ఉత్పత్తి చేసినప్పటికీ ఇది సూర్యుడి నుంచి వెలువడే శక్తికి సమానం కాదు.